वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభతనువాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌ తపమీ గతి సేయగ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము తప అనువాదము కలుపు పరమ పదము ప్రమదాలోకహిమదీపం నవరస నటనం జతియుత గమనం నవరస నటనం జతియుత గమనం శితగిరి చలనం సురనది పయనం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం తపనుని కిరణం తామసహరణం తపనుని కిరణం తామసహరణం శివుని నయన త్రయలాస్యం థకిట థకిట ధిమి నాట్యం థకిట థకిట ధిమి లాస్యం నమక చమక సహజం నటత్ ప్రకృతి పాదజం నత్తన మే శివ కవచం నటరాజ పాద సుమరజం హిరణన హిరణన ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము కవతనువాదము కలుపు పరమ పదము